64 లాకిని సం ధా లాకిని కం సుఖం కం బ్రహ్మ ఇతి శ్రులేహ తన్న భవతీత్యేకం బ్రహ్మ భిన్నతయా ప్రతీయమానం దోహకాత్మకం జగత్ అకం విలీయత ఇతిలం అపలక్షణముత్పత్త్యాదేహ లమకమస్యాస్తీతి లాకిని అనుతి జడ దోహకరూప జగత్కారణ తద్వ్యానుత స్వరూప బ్రహ్మభూత ఇత్యర్థః ఓం లాకిన్యే నమః. లయమొందు ఆం వి కం తనగా సుఖము కం బ్రహ్మ ఎని శృతి బ్రహ్మ భిన్నమైనది లేక సుఖభిన్నమైనది అకం అనబడును. బ్రహ్మభిన్నముగా ప్రతీయమానమగుచున్న దుహఖాత్మక ప్రపంచము అకం అనబడును. చున్నది గావున లం అనబడును. లయమని చెప్పుట సృష్టిస్థితులకు ఉపలక్షణము. సృష్టిస్థితి లయములు గల దుహఖ రూపమైన ప్రపంచము గలదిగావున పరమేశ్వరి లాక్సీయని స్తుతింపబడుచున్నది. పరమేశ్వరి అనూత జడ దోహఖాత్మక జగత్తుకు కారణభూతురాలు తత్పంచవ్యావృత్తస్వరూపమైన నివర్తక స్వరూపమైన బ్రహ్మస్వరూపభూతురాలని భానము. 149 శంకరగ్రంథరత్నాపళి.